विष्णुचित्तात्मजागोदा श्रीधन्वीपुरवासिनी प्रिया श्रीरङ्गनाथस्य सा नो रक्षतु सर्वदा। वों श्रीमत्यै गोदादेव्यै नमः। ఈరోజు పాసురం ఉంది మద పాసురం యొక్క తాత్పర్యం: ఏనుగులతో పోరాడగలిగిన వాడు, మదము స్రవించుచున్న ఏనుగు వంటి బలము కలవాడు, యుద్ధములో శత్రువులను చూచి వెనుకంజ వేయని భుజబలము కలవాడును అగు నందగోపని కోడల, పరిమళము గుమ్మరించు కేశపాసము కలదాన ఓ నీలాదేవి, తలుపు గడియ తీయుము, కోళ్లు అంతటా చేరి అరుచుచున్నవి, మాధవీలత పాకిన పందిరి మీద గుంపులు గుంపులుగా కూర్చున్న కోకిలలు కూయుచున్నవి కనుక తెల్లవారినది చూడుము, బంతి చేతితో పట్టుకొనిన దాన మా భావగుణములను కీర్తించుటకు వచ్చి ఉన్నాము. నీవు సంతోషముతో లేచివచ్చి ఎర్రతామర పువ్వును పోలిన నీ చేతితో అందమైన చేతి కంకణములు గల్లుగల్లుమని ధ్వని చేయునట్లు తలుపు తెరువుము అని పాసురం యొక్క తాత్పర్యం. సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. ఓం శ్రీమత్యై విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్య మంగళం.